ధ్రువా రావ నృసేగా సాత్తే భజాయ భజాయ వాజంపురం ధియాయోజః భావాయ ఆవేంద్రం పరోతం నామాయకాయరవ భావాయ నేమింద్రట్టేవాసా వైంద్రం బరోత నమాయ గాయరా హోవాయ నేమిందోవాయ దేవాజన మైంద్ర గోమత అస్మా భూతాయేంద్ర ఇంద్ర గోమద మాయ నా ఓహ జనే ye mahare te abhasina అజేఘాన్వ వాతాన్ ఆయేహా వాహయః ఆమందేంద్ర హరిభాయే యాహిమయోరారోమభాయే మాత్వాకాయేత నాయ మృత నాపాసాయినా ఆతాయేధాన్వే మాతాన్ ఆయహావయభే ఆమంద్రేంద్ర హరిభే యాహిమయోరారోమభావ్ మాత్వా కేజనయమరణాభాజినావ్ ఆతే ఆయంద్రబ్ర వాచయ ఆమింద్ర అధాయ జేఢే సవస పదాయ సమృద్రాణే హంసియా ప్రతిరాయ హేద్వార మాయింద్రాయ సాధాయ తేజాయేషా వాసాహా సమృద్రాణే హంస భ్రాతేల్యాయ మింద్ర యాసే హవ విజాయే సా పాదస్పాతే హవ సమృద్ర నేహసియా హవ ప్రతేణాయ భవ అనుతాశ్చవ క్షానాహే హమింద్ర దాసే హయ హయ హయ సస్పతి హయ హయ హయ హౌ హౌ హవ సమృత్రణే హస ప్రాతే కాయ పొర హయ హయ హయ హౌ హౌ హవ అనతర్షణే ధృతి హయ హయ హయ హౌ హౌ హౌ వా సువర్మ హస్తమింద్ర యాసే హయ హృజే సవసస్పతి హయ సమృద్రాణే హంస ప్రాధాన్య కాయ పొర హయ అనతర్షణే ధృతి హయ హౌ వా సువర్మయా ఇంద్రమిద్దేవత తయాయ ఇంద్రం ప్రయాతి అధ్వారాయ ఆయింద్రాహం సమే కవలినా వామాయ ఆయింద్రాహం ధ్యాన చదవాయ ఇమాధంతు మమ పవకవర్ణా శుచయే పభ్యస్తమేరాణ హువాయ శత ఇమా ఉత్వా పురోవసావ గిరావర్ధ తోయా మమాకవర్ణాశ్రుతయ విహాయ ఇవశ్చే అభిస్తామే ఇహాయ ఏమాపర భాయ వర్ధంతు మా పవకవర్ణాశ్రుతయ విపశ్చే అభ్యస్తమేరణ హువాయ శత ఉదుచే మా ధోమత్తమా గాయరస్త మా సాయరాయ తాత్రాయకా ధానాసా క్షితోదయ పాజాయంత రథాయ మా ధుమత్తమా మాధమాయ గాయరా స్తమా సహాయ రాత సత్రాజిత ధన సాక్షిత ఆజాయంత రథా ఇవహాయ పాజాయంత రథాయ విద్వన ప్రవిద్యమాగే సద్య జోషో స్వాచాయి పాతాయి ఏంద్రా విశ్వాభే రోజే భాయే భాగాం నిత్వాయ సాంబసో వేదాం అనా శోరా సరామాసే సభ్యోష్వేవరాయ ఐంద్ర విశ్వాభిరోధే భగన్నాయ వాయ సదాం వాసోహాయ వాయేదాహం అనసోరచరా మహాసోహాయ సభ్యోషో సాచే పాతాయ సభ్యోషో సాచాయ పాత ఆహాయే మహా ఆయంద్ర విశ్వా భిరోజభే ఆహాయే మహా భాగన్నహిత్వాయ ససం వాసో వేదం ఆహాయే మహా అనసోరా ఆయే మహా సరామాసాయి వాయి ఏంద్ర భుజా భారా స్వాహ వాంసోరాయ భాయా సోతా నమిన్మఘవన్నస్యావార్ధాయా వ్యాయేతాయ వేరుక్తాబర్హాయిషా యాయింద్రభుజ ఆభారా సర్వాంగ సురే భాయోతారామాయత మాఘవన్న శ్యావార్ధాయ హద్వాయురే ఇంద్రభుజ ఆభర భోవాయ స్వర్వాంగోరేభ్యోవాయ సోతారమిన్మాఘవన్న శ్యావార్ధాయ భోవాయ ప్రమిత్రాయ ప్రాహవ ఆయం నాయ సచాయ ఆర్తవసావ రాహ ఖుబాయ వరుణేచ్ఛా దేయం వచా తోత్రాహాయ రాజో ఖుబా శోగాయత మిత్రాయ ప్రోవ ఆర్యం నా ప్రాయం నా చం ఎయ మరుణ దాయ స్తోత్రం రాజ సుగాయత స్తోత్రం రాజ సుగ పూర్వాపేతయ అభిత్వా పూర్వాపేతయ ఇంద్రస్తోమేరాయరాయమా సమేతేనా సర్భవస్సామాస్వారాహన్ సమాస్వారాహన్ ఓమా రుద్రానంద పూర్వేయాహం తావర్వాయాహం ఓం వా వా ఔహా ఇంద్రాయ బృహతే ప్రవాహ ఇంద్రాయ బృహతే వామా మరుత బ్రహ్మా ఆర్చాతః వామా రుద్రహానా దేవత్రాః వామా సాతాగ్రదః సాన్వారిణ త్రిధాయితాయ భే తాహాయ శ్రవస సాన్వా తుద్ధాయితాయ భే తాయ సద్యాశ్రవస సాన్వాశిష త్రిధాయితాయ భే తాయ భే ృహరింద్రాయ గాయాత మరుత రుద్రాంతమాజనయంద్రే తాధం దేవాయ జాగ్రే శిష త్రిధాయితాయ భే తాయ భా శ్రవజ ఇంద్రా కృతన్నా భారా వితా పుత్రేయయాథా నోస్మిన్ పురోదయామానే దేవా జోహా అజే మాహే ఇంద్రకృత నామరా పితా పుత్ర శిక్షణా స్మాయన్ వర దయామానే హవ హవ హవాయ హవ దేవాజ్యతే ఆసే మాహాయ ఓజే ఇంద్ర ప్రదన్నా పుత్రేభ్యయ యాథాయ సాయేషాణ స్మాయన్వరోదయా మానాహాయ దేవాజోదే ఆశావా మాహోహాయ మానేంద్రా ప్రావార్నాగ భవాన సదమాదేయాయ మానేంద్రపరా మాన ఇంద్ర పరా వృణాక మాన ఇంద్ర పరావార్ణాక భవమాదాయ నవోదే తమిన్నాభ్యాం మానా ఇంద్ర పరావర్ణాక వయంగాసువంత ఆపానవ్ర తావా పవేత్రస్రవణ స్వృత్రాహారేతారయంగూతవంత ఆపనవృక్తబరిణ పవాయ్రా ప్రశ్రవణేషో వార్త్రాన్ ఓహాయ్ పరిస్తోతారాసత ప్రాయ స్వాత రాసత ఓహాయ్ ఆయ పాయాం ఘాత సూతవంత ఆపణ్రావాణేత్రిస్త ఆయంగత్వాయ సుతావంతో ఆపణ్రవాయ ఆవిద్రద్రవాణ శోభా